అభిద్రోణ్యాసనం జేషదేవో జిహ్వరాం సిధావతి పపమానో అదాభ్యేషదేవోపి పన్యుభిః పపమానజతాజుభిః కలిర్వాజామృజ్యతే విశ్వానివార్యాసూరోయన్ని వసత్వభిః అపమానశిషా సతి ఏష దేవో నర్యతి పపమానో దశస్యతి ఆవిష్క్రేణో దివగ్వనం ఏష విప్రైరభిష్టోతోపో దేవో విగాహతే తధ్వత్నాని దాశుషే ఏష దివం విధావతి శిరోరజాం సిధారయ అపమానకణీకృతయ ఏషదివం వ్యాసరత్తిరోరజాం శ్రేత అపమానస్వధ్వర ఏష ప్రత్నేన జన్మనా దేవో దేవేభ్య సుధ హరిః పవిత్రే అర్హతి ఏష వచనపూర్వం వ్రతో జగ్గానో జనజన్నిషా ధారయాపవదే సుధ సనాదసో మహేషీ చ పరమాన మహిశ్రవాః అథానోవశ్చ సత్కృతి సనాదక్షముదక్రధుమరసోమృధోజిహి అథానోవశ్చ సత్కృతి అవీరారపునీరనసోమమింద్రాయపాతవే అథానోవశ్చ సత్కృతి సంభజతవక్రత్వాతబోధిభిః అథానోవశ్చ సత్కృతి తవక్రత్వాతబోధిభిర్దోక్పశ్చేవసూర్యం అథానోవశ్చ సత్కృతి అభ్యర్ణస్వాయుధసోమద్విపర్హసంవ్రజం అథానోవశ్చ సత్కృతి అభ్యాడానవచ్యుతోదయం సమత్సృదాసైః అథానోవశ్చ సత్కృతి స్వాం యజ్ఞైరవివృధన్ పవమానవిధర్మణి అథానోవశ్చ సత్కృతి యజ్ఞశ్చత్రమశ్వినమిందో విశ్వాయుమాభర అథానోవశ్చ సత్కృతి సమిధ్వరేశ్వరస్వరేహమానో విరాజతి ప్రేణన్ మృఢాకణిక్రదత్ తనో నపాత్పవమానశృంగే శిశానో హర్షతి అంతరిక్షేణరారజత్ ఈలేన్యః పవమానో రయిర్విరాజద్యుమాన్ మధోర్ధారాభిరోజసా మరియ ప్రాచీనమోజసా పవమానస్తృణం హరిః దేవేషు దేవైయతే ఉదాదైర్జిహతే బృహద్వారో దేవీర్హిరణ్యైః అపరమానేరసుష్టూతాః శిశిల్పే బృహతి మహీ పవమానో వృషణ్యతి నోషాసానదర్శతే ఉహాదేవానిచక్షసాహోతారాదేవ్యాహువే పవమానమింద్రో వృషా భారతీ పవమానశ్రవరస్వదేవా మహీ ఇమన్నా యజ్ఞమాగమన్ విశ్రో దేవీ సుపేససః స్పష్టారమగ్రజాం గోపాం పురోజావానమాహువే ఇందరింద్రో వృషా హరిః పవమానః ప్రజాపతిః వనస్పతిం పవమానమధ్వాసమం దిశారయ సహస్రవల్సం హరి సంభ్రాజమానం హిరణ్యయం విశ్వే దేవా స్వాహా కృతిం పవమానస్యాగత వాయుర్బృహస్పతి సూర్యోగ్నిరింద్రస్వజోషసః మంద్రజా సోమధారజా వృషా పవస్వదేవయుః అభ్యోమారేష్వస్మయుః అభిజ్ఞం మధ్యం మదమింద్రమింద్రజిక్షర అభివాజినో అర్వత అభిజ్ఞం భూర్యం మదం సుభానోర్ష పవిత్ర అభివాదముతస్రవా అనర్ధ్రాసైంద్రభావోన ప్రపదాసరన్ గుణానాయింద్రమాసత యమత్యమివ వాజినం వృజంతి యోష నోదస మనే క్రీడంతమత్యామిం సంగోభిర్మృషణం సంవదాయ దేవవీతయే శుతంభరాయ సంసృజ దేవో దేవాయ ధారయేంద్రాయ పవదే సుతః వయోజదస్య దీపజత్ ఆత్మాయజ్ఞశరం శ్రాణ పవతే సుతః రత్నమివాదికావ్యం దేవాపూనామయింద్రయుర్మదం వదిష్ట భీతయే గుహాసిద్ధశిషే గిరాః అసృగ్రమిందవః పథా ధర్మన్ మృతస్య సుశ్రియాః విధానా అస్య యోజనం తథా రామధ్వో అగ్రియో బహిరపో విగాహతే హవిర్హవిష్యువంద్యాః ప్రయుజో వాచో అగ్రియో వృషావ చక్రదద్వనే సద్వాభిసద్యో అధ్వరః పరియత్కావ్యా కవిర్బ్రహ్మావసానో అర్షతి స్వర్వాజీశీషాసతి అవమానో అభిస్పృథో విశోరాజేవ సీదతి వృణ్వంతి వేధసాః అవ్యో వారే పరిప్రియో హరిర్వనేషు సీదతి రేభో వానుష్యతే మదీ సవాజమింద్రవశ్వినా సాకం మదేన గచ్చతి నాజో అస్య ధర్మభిః ఆ మిత్రావరుణాభగం మధ్వః పవంత భూర్మజాః విదానా అస్య సక్మభిః అస్మభ్యం రోదసీరయం మధ్వో వాజస్య సాతయే స్రవో వసూరి సంజీతం ఏతే సోమా అభిప్రియమింద్రస్య కామమక్షరం అర్ధం దోశ వీర్యం పునానాశ్చ మూషధో గచ్చంతో వాజుమశ్వినా ఏనోధాంతు సువీర్యం ఇంద్రస్య సోమనాథసే పునానోహార్ది చోదయ ఋతస్య యోనివాసనం ృజంధి ద్వాదశక్షిపో హిన్వంతి సప్తధీతజాః అనువిప్రా అమాదిషుః దేవేభ్య స్వాముదాయకం శ్రీజానమతి మేష్యాః సంగోభిర్వాసయామసి గుణానః కలశేష్వావస్త్రాణ్యరిషో హరీః పరిగవ్యాన్యవ్యత మఘో నాపవస్వనో జహి విశ్వాపద్విషాః ఇందో సఖాజమావీస వృష్టిం దివః పరిశ్రవద్యుమ్నం పృథివ్యా అధి సహో నస్వామభృత్సుధాః త్రిలక్షసంత్వా వయమింద్రవీరం స్వర్విదం భక్షేమహి ప్రజామిషం పరిప్రియా దివః కవిర్వజాంసి నప్యోర్హితః సుపానోజాధిరవిక్రతుః ప్రప్రక్షయాయ పన్యాసేదనాయ జుష్టో అద్రుహే దీత్యర్షతనిష్టయా సోరర్మాతరాశుచర్జాతో జాతే అరోచయత్ మహాన్ మహీర్తావృథా సప్తధీతిభిర్హితో నద్యో అజిన్వదద్రుహాః యాజే గమక్షీవాభృదుః తా అభిసంతమస్త్రేతం మహేయువానమాదధుః ఇందోమింద్రతమ వ్రతే అభివన్నిరమర్త్యః సప్తపస్య దివావహిః త్రివిర్దేవైరదర్పయత్ అవాకల్పేషు నః పుమస్తమాంసి సోమయోధ్యా తాని పునానజంఘనః నూనం వ్యాసేన వీరసే సూక్తాయ సాధయాపదః రత్నవద్రోజయారుజాః పపమానమహిశ్రభోగామశ్వం రాశి వీరవత్ సరా మేధాం సరా స్వాహ స్వారసోరసాయువార్వంతోరస్రవశ్యవాహ సోమాసోరాజ అక్రమః ఇంద్రారసోరసాయువదధన్ విరేగభస్యోః భరాసకారిణామివ రాజా నోన ప్రశస్తభిస్తోమా సోగోభిరంజతే యజ్ఞో న సప్తధాతృభిః పరీషు బాణాసలింద భోమదాయ బర్హణా గిరా సుతర్షంతి ధారయా ఆపానాసో వివస్వతోజనం తపుషసోభరం సూరాహన్వం వితన్వదే అవద్వారామతీనాం ప్రత్నారిణ్వంతి కారవాః కృష్ణోహరస ఆజవాః సమీచీనా స ఆసతే హోతారః సప్తకామయః పదమేకస్ బిభ్రతః నాభానాభిన్న ఆదధే చక్షుశ్చిత్సూర్యే సదాః హరేరపద్యమాదూహే అభిప్రియా దివస్పదమధ్వర్యుభిర్గుహాహితం శూరః పశ్యతి చక్షసా ేంద్రవే అభిదేవాయక్షతే అభిదేమధూనామయో సర్వానో అశిశ్రయో దేవం దేవాయ దేవయో సనః పవస్వసంగభే సంజనాయ సమర్వతే సమ్రాజన్నోషధీభ్యః నభ్రవేణుస్వతవసేరునాయ దివిస్పృశే సోమాయ ఘాతమర్చత హస్తచ్యుతేభిరద్రిభిః స్తుతం సోమం పునీతన మధావాధావతామధు నమసేదుపసీతదధ్నేదభిశ్రీనీతన ఇందుమింద్రే దధాతన అమిత్రమిచర్షణిః పవస్వ సోమసంగవే దేవేభ్యో అనుకామకృతిః ఇంద్రాయ సోమపాత వేమదాయ పరీషిచ్యసే మనశ్చిన్మనసస్పతీః పవమానసువీర్యం రయం సోమరీహిణః ఇందమింద్రే నమో యుజా సోమా అగ్రగ్రమిందభస్సుతారతస్య సాధనే ఇంద్రాయ మధూమత్తమాః అభివిప్రా అనూషదకామో వత్సం న మాతరాః ఇంద్రం సోమస్య పీతయే మదచ్చుక్షే దిసాధనే సింధోరూర్మాభిపశ్చిత్ సోమో గౌరీ అధిశ్రుతః దివో నాభావిచక్షణో యోభారే మహీయతే సోమోయః సుక్రతుః కవిః యః సోమః కలశేష్వాంతః పవిత్ర ఆహీనః సమిందుః పరీషస్వజే ప్రవాచమిందూరిష్యతి సముద్రస్యాధీభిష్టపి జిహ్నన్ కోశం మధుస్తుతం నిత్యస్తోత్రో వనస్పతిర్ధీనామంతస్య వద్దుఃఖాః ఇన్వానో వానూషా యుగా అభిప్రియా దివస్పదా సోమో ఇన్వానో అర్హతి విప్రస్య ధారయా కవిః ఆపవమానధారయ రజం సహస్రవర్చసం అస్మే ఇందో స్వాభువం భద్రం నో అభివాదయమనాః హరిః సోమః పునానో అర్హతి సహస్రధారో అత్యాదిః వాయోరింద్రస్య నిష్కృతం అపమానవస్య భో విప్రమభిప్రగాయత సుష్వానం దేవీతయే అపమం దేవాజసాతజే సోమా సహస్రవాజస ృణానాదేవీతే ఉత నో వాజసాతజే పరస్వ బృహతీర్షా యుమజిందో సువీర్యం తేన సహస్రణం భజం పవంతామా సువీర్యం సువానాదేవా సైందవ అత్యాహి యానాన హేద్రభిరదృగ్నం వాజసాతజే వివారమవ్యమాసవాః వాసార్షందీందర్వోభివత్సం నధేనవాః దధన్విరేకభస్తోః దుష్టలిందాయ మత్సరః ప్రవమానగనిక్రదత్ విశ్వా అభద్విషో జహి అభఘ్నంతో అరామ్నః ప్రవమానాః స్వదృశాః యోనామృతస్య సీదత పరిప్రాశిష్టవిసింధోర్మావధిసృతః కాలం బిభ్రత్పురుస్పృహం విరాజధీసబంధవః పంచవ్రాతా అపశ్యవాః పరిష్కృణ్వంతి ధర్మసిం ఆదస్య దుష్మినో రసే విశ్వే దేవా వత్సత యదీకోభిర్వసాయతే నిర్ణానో విధావధిలహచ్చర్యాణి తాన్వా అత్రా సంజిఘ్నతే యుజా నప్తీధర్యో వివస్వతః శుభ్రో నమా మృజే యుభా గాః కృణ్వానో న నిర్నిజం అతిశ్రుతీతిరశ్చతాః గవ్యాజి గాత్యన్యా పవ్యమీయద్ధియం విదే అభిక్షిభస్వమగ్మతమర్జయం తీరిషస్పతిం పృష్టాజభ్రతపాదినాః పరిదివ్యాశ్వాని సోమపార్థివా వసూరియాహ్యస్మయుః దేషధియా జాత్యన్యాసూరో రథేభిరాశుభిః గచ్చన్నింద్రస్య నిష్కృతం ఏష పురుధీయాజతే బృహతే దేవతాదయే యత్రామృతాసాసతే ఏష హితో వినీయతేంతశుభ్రవతాపసా యదీ తుంజంతి భూర్ణయః ఏష శృంగారి యోధు వచ్చసీదే యూచ్యో ృక్మభీరీయతే భాజీ శుభ్రేభీరంశుభీ పతిసింధూనాం పశూ నిమిద్ధనాపరుషాయ ఇవాహి అపసాదేషు గచ్చతి ఏదం మృజంతి మధ్యముపద్రోణేష్వాజవాః ఋతక్రాణం బహీర్షాః ఏతముత్యంత సక్షిపో భృజంతి సప్తధీతయాః స్వాయుధం వలిందామం రథే సోతారభూర్ణ్యో ఓరసంవదాయ కృష్ణాయే సర్గో న తత్యేతరసః తత్వా దక్షస్య రథ్యమపోవసా నమంతసా ఘోరావన్వేషు సశ్చివ అనప్తభత్సు దుష్టరం సోమం పవిత్రాశ్రయ మునీహీంద్రాయ పాతవే ప్రభూనానస్య చేతసా సోమః పవిత్రే అర్హతి తత్వా సహస్తమాసదత్ తత్వా నమోభీంద్ర భగీంద్ర సోమాసృక్షత మహే భరాయ కారిణాః పునానో రూపే అవ్యజే విశ్వా అర్ఢం అభిశ్రుయాః సూరో న ఘోషో తిష్ఠతి దివో న సానో విప్యుషీధారా సుతస్య వేధసాః పృథా పవిత్రే అర్హతి కంసో మమి వస్తి కంపనా పునాన ఆయుషు కవ్యోవారం విధావసి ప్రణిమ్నే వసింధవో గ్రంథో వృత్రాలి భూర్ణాయ సోమాశ్రగ్రమాసవాహ అవిశో వానాసైంద్రవో వృష్టయ పృథివీమేవ ఇంద్రం సోమాసో అక్షరన్ అర్జోర్నిర్మత్సరోమదస్వమ పవిత్రే అర్హతి యజ్ఞం రక్షాంజులే భయో ఆ కలశే గృధావతి పవిత్రే పరిషిచ్యతే ముక్తైర్యజ్ఞేషు బద్ధతే పవిత్రీ సోమరోచనారోహన్న భ్రాజసే దివం యజ్ఞాన్ సో జన్మచోదయ విప్రా అనూషత మూర్ధన్ యజ్ఞస్య కారవాః తదానాశ్చక్షసి ప్రియం అమత్వా బాలినన్నరో దీభిర్విక్రా అవశ్యమాః రియంతి దేవతాదయే మధోర్ధారామనుక్షర తీవ్రస్వధస్తమాసదః కారర్విలాయ వీతయే పరీషు బాణో గిరిష్ఠా పవిత్రే సోమో అక్షా మయేషు సర్వధాసి త్వం విప్రస్త్వం కవిర్మధు ప్రజాతమంధస మయేషు సర్వధాసి తవ విశ్వే సచోషసో దేవాస ప్రీతిమాసత మయేషు సర్వధాసి ఆయో విశ్వానివార్యాపసూ నిహస్తయోర్దధే మదేషు సర్వధాసి యజిమే రోదసి మహీసం మాతరే భదోహతే మదేషు సర్వధాసి హరియో రోదసి ఉభే సద్యో వాజే భిరర్షతి మదేషు సర్వధాసి సుష్మీకలశేష్మానో అజిక్రదత్ మదేషు సర్వధాసి యత్సోమచిత్రముఖ్యం దివ్యం పార్థివం వసు తన్నః పునాన ఆభర ఇవం హిస్తస్వర్పదీ ఇంద్రస్థ సోమగోపదీ ఈశానాపిప్యతం ధియాః వృషా పునాన ఆయుషస్తన జన్నధి బర్హిషి హరిస్తాన్యోనివాసదత్ అవావసందధీతయో వృషభస్యాధిరేతసి సూనార్వత్సస్య మాతరాః పునిద్రేషణ్యం దేభ్యః పునానో గర్భమాదధత్ యాః శుక్రం దుహతే పజాః ఉపశిక్షాపతస్తుషోభియ సమాధేహి శత్రుషు అవమాన విదారయం నిశత్రో స్వమవిష్టం నిషుష్మం నివయస్థిర దూరే వా సతో అంధీవా ప్రకవిర్దేవీతయేభ్యో వారేభిరర్షతి సాహ్వాన్ విశ్వా అభిస్పృధాః జరద్రభ్యావాజం గోమందమిన్వతి అవమాన సహస్రణం పరి విశ్వానిచేతసా వృషసే పవసేమతి సరస్వమశ్రవో విదః అభ్యర్ష బృహద్యసో భగవద్యో ధ్రువం రయం ఇషం స్తోత్రభ్యాభర సోమ్రాజే సుభ్రతో గిర సోమావీవేశిత పురాణో వన్నే అద్భుత సవన్నీరప్తు దుష్టరో వృజ్యమానో గభస్త్యో సోమశ్చమూషు సీదతి క్రేణర్మగోనమం భయ పవిత్రం సోమగచ్చసి తథస్తోత్రే సువీర్యం ఏతే ధావంతీందవస్తోమా ఇంద్రాయ కృష్ణాయ మత్సరాజస్వర్విదాః ప్రగణ్వంతో అభియుజస్తుష్పాయే వరిభోవిదాః స్వయం స్తోత్రే వాజస్కృతాః ధస్తమధ్యే గమిత్ సింధోరుణాభ్యక్షరన్ ఏతే విశ్వా నివార్యాపవమానా సాసత వికాన సప్త యోగసే ఆస్మిన్ విసంగమిందోదధాతావేన మాదిశే యో అస్మభ్యమరా వా గవర్నరధ్యన్నభం దాకేత మాదిశే శుక్రాః పవద్భవన్న సా ఏతభుత్యే అవీమసన్ కాష్టాంబాజినో అక్రత సతప్రాసావిషుర్మతిం ఏతే సోమాస ఆసభోరసాయివ ప్రభాజినాః సర్గా సృష్టా హేషత ఏతే మాతాయి భోరవః పర్జన్యస్యేవ వృష్టయాః అగ్నేరేవ భ్రమావృథాః ఏతే భూతాభి పస్థితః సోమా సోదధ్యాశిరః ఇవాగ్యానశుద్ధియాః ఏతే మృష్టా అమర్త్యాశ్రవాన్ సోరసస్రవః ఇయక్షంతః పచోరజాః ఏతే భ్రష్టా నిరోదసోర్వే ప్రయంతోవ్యానశుః ఉదేదముత్తమం వ్రజాః తంతుం తన్వానముత్తమమను ప్రవత ఆసత ఉదేదముత్తమాయ్యం త్వం సోమపణిభ్యాపసుగవ్యాధిహారయః తదం తంతోమశిక్రతః సోమా అదృగ్రమాసభోమధోర్మదస్య ధారయా అభివిశ్వానిగావ్యా అనుప్రత్నాస ఆజవః పదన్నవీయో అక్రమః సుచేజానందసూర్యం ఆపవమాననోభరార్యో అదాసుశోకయం కృధి ప్రజాపతీరిషాః అభిసోమాస ఆజవః పవంతే మధ్యం మధురం అభికోశం మధుశ్చుతం సోమో అరిషతి ధర్మశిర్దధాన ఇంద్రియం వశం సువీరో అభిశివా ఇంద్రాయ సోమపవసే దేవేభ్యః సధమాద్యాః ఇంద్రో వాజం శ్రీరాజసి అస్య పీత్వామదానామింద్రో వృత్రాణ్యప్రతి జఘన జఘనచ్చను ప్రసోమాసో అధన్విషుః పవమానాస ఇంద్రవః శ్రీనానాత్సుమృంజత అభికావో అధన్విషురాపో న ప్రపతాయతీ పురాణా ఇంద్రమాసత ప్రపవమానధన్వసి సోమేంద్రాయ పాతవే ఋభిర్యతో వినీయసే త్వం సోమనృమాదనః పవస్వచర్షణీ సహే తస్మిర్యో అనుమాద్యాః ఇందో యదద్రేభిః సుతః పవిత్రం పరిధావసి అరమింద్రస్య ధామ్నే పవస్వరత్రహంత మోక్షేభిరనుమాద్యాః శుచిః పాభకో అద్భూతః శుచిః పాభకముచ్యతే సోమః సుతస్య మద్భాః దేవావీరఘనం సహ పవస్వరక్షసాధనో దేవేభ్యః పీతయే హరే మరుద్భ్యో వాయవే మదాః పవమానధిజాహితో ఓభియోనిం కణిక్రదత్ ధర్మానా వాయుమావీర సందేవైః సోమతే వృషా రవిర్యో నావధి ప్రియః పిత్రః దేవ వీతమః విశ్వారూపాణ్యా విసన్పూనానో యాదిహర్యతః యత్రామృతా సాసతే అరుణోజనయంగిరస్తోమః పవత ఆయుడగ్ ఇంద్రం గచ్చన్ కవిక్రతుః ఆపవస్వమతిందవ పవిత్రం ధారాజాకవే అర్కస్య యోనిమాసనం సమామృక్షంతపాదినముపస్థే అధీతేరధి ప్రాసో అన్యాధియా తంగావో అభ్యనూరద సహస్రధారమక్షీతం ఇందుం ధర్తారమాదివ తం మేధాం మేధయాఖ్యన్ పవమానమధిద్యవి ధర్మసింభూరిదాయసం తమహ్యన్ భురుజోర్ధియా సంవసానం వివస్వరతః పదిం వాచో అదాభ్యం తం సానావధీజామజోహరిం హిన్వంత్యద్రిభిః పర్యతం భూరి చక్షసం తం వాహిన్వంతి వేదసః పవమానగిరావృధం ఇంద్రమింద్రాయ మత్సరం ఏడకవిరభిష్టూదః పవిత్రే అధీతోసతే పురాణోగ్రన్నభసృధాః ఏడ ఇంద్రాయ వాయవే స్వర్గ్యత్పరీషిచ్యతే పవిత్రే దక్షసాధనః ఏషర్వినీయతే దివో మూర్ధా మృషా సుతః సోమోపనేషు విశ్వవిద్ ఏష గవ్యుమచక్రదత్పవమానో హిరణ్యయుః ఇందుః సత్రాజితస్త్రీదః ఏష సూర్యేణహాసతే పవమానో అధిద్యవి పవిత్రే మత్సరో మదాః ఏష సృష్ట్యాధిష్టదంతరిక్షే వృషా హరీః పురాణ ఇంద్రమా ఏష వాజీహితో నృభిర్విశ్వమిన్మనసస్పతీః అవ్యోవారం విధారతి ఏష పవిత్రే అక్షరత్సోమో దేవేభ్యః సుతః విశ్వాధామాన్యావిశన్ ఏష దేవస్సు భాజతే ధియో నామమత్యః వృత్రః దేవవీతమః ఏష వృషా కణిక్రదద్దశభిర్జామిభిర్యతః అభిద్రోణాయిహావతి ఏష సూర్యమరోచయత్పవమానో విచర్షణిః విశ్వాధామాని విశ్వవిత్ ఏష సుష్మదాభ్యః సోమః పునానో అర్షతి దేవావీరఘసం సహ ప్రాస్య ధారా అక్షరం వృష్టః సుతస్యౌజసా దేవాభూషతః సత్యం వృజంతి వేధసో గృణంతః కారవో గిరా జ్యోజజ్ఞానముఖ్యం సుషా సోమతానీతే పునానాయ ప్రభూవసో అర్ధాసముద్రముఖ్యం విశ్వావసూరి సంజయన్వస్వసో మధారయా ద్వేషాంసి సధ్యగ్ రక్షాసు నో అరారుణస్వనాత్ సమస్య కస్యచిత్ నిజో యత్ర ముముచ్మహే నేందో పార్థివం రయం దివ్యం పవస్వధారయా యుమంతాం సూక్ష్మమాభర రధారా అస్య సూక్ష్మినా పవిత్రే అక్షరన్ పునానో వాచ విశ్వతి ఇందర్హి యానః శ్రోత్రభిర్మృజ్యమానః కనిక్రదత్ ఇయర్తి భగ్నమింద్రియం ఆనః సూక్ష్మం దృఢాహ్యం వీరవంతం పురస్పృహం పవస్వసో మధారయా ప్రసోమో అతిధారయా పవమానో అశిష్యదత్ అభిద్రోణాన్యాసదం అప్సద్వామధూమత్తమం హరిం హిన్వంత్యద్రిభిః ఇంద్రమింద్రాయ పీతయే సునోతామధూమత్తమం సోమమింద్రాయ వజ్రిణే చారుం సర్ధాయ మత్సహం ప్రసోమాధ్యాపవమానాసో అక్రమః రిజిం కృణ్వంతి చేతనం దివస్పృథివ్యాధిభవేందోద్యుం నవర్ధనః భవాజానాం పతీః తుభ్యం వాతా అభిప్రయస్తుభ్యమర్షంతి సింధవః సోమవర్ధంతి చే మహాః ఆప్యాయస్వేదుతే విశ్వత స్వమవృత్యం భవాజస్తుభ్యం గవో ఘృతం పజో బభ్రోదుఃహ్రే అక్షీతం పరిషక్షే అధిసానవి స్వాయుధస్యతే సతో భువానస్య పతే భయం ఇందో సఖిత్వమస్మసి ప్రసోమా సోమదచ్చుతస్రవాసేనో మఘోరాః సుతావిదసే అక్రమః ఆదీం ధృతస్య యోషనో హరిం హిన్వంత్యద్రీభిః ఇందుమింద్రాయ పీతయే ఆదీం హంసో యథా ఘనం విశ్వస్యావీవ సన్మతిం అత్యో నకోభిరజ్యతే ృగో నత్తో అర్షసి శీలం ఘతస్య యోనిమా అభిగావో అనూషతయోషాచారమీవ ప్రియం అగన్నాజిం యథాహితం హస్మేధేహిజ్యుమద్యసో మఘమద్భ్యస్త మహ్యం చ సమిం మేధామృతస్రవాః సోమాసోమిపస్తికోపాన్నయం చోర్మయా మనాలి మహిషా జీవ అభిద్రోణాలి బభ్రవ శుక్రాలుతస్య ధారయా వాజంగో మందరక్షరన్ సుతా ఇంద్రాయ వాజవే వరుణాయ మరుద్ధ్యా సోమా అర్షంతి విష్ణవే ఇస్రో వాచబుదీరేషావో విమంతి ధేనవాః హరీరేతి కలిక్రదతి అభిబ్రహ్మీరనూషద జగ్మీర్ఘతస్య మాతరాః మర్వజ్జంతే దివశిశుం రాజస్య ముద్రాం చతురోస్మభ్యం సోమ విశ్వతాః ఆపవస్తదహస్రిణాః ప్రసూ బాణో ధారాజాతనేందర్హిన్ బాణో అర్షతి రుజదృఢావ్యోజసా సుత ఇంద్రాయ వాజవే వరుణాయ మరుధ్యాః సోమో అర్షతి విష్ణవే వృషాణం వృషభిర్యతం సంవంతి సోమమద్రిభిః దుహంతి రక్మరాపజాః భువత్రిదశమర్జో భువనింద్రాయ మత్సరః సంరోమైరజ్యతే హరీః అభివృతస్య విష్టవం దుహతే వృష్ణీ మాతరః చారు ప్రియతామం హరిః సమే నమః క్రోధా ఇమా గిరో అర్హంతి సశ్రుతాః ధేనోర్భాస్రో అవీవసత్ ఆనఃపవస్వధారజాపవమానరజం వృథం దయాజ్యోతిర్విదాసీన ఇందో సముద్రమీఢయపవస్వ విశ్వమేజయ రాజోధర్తా నమోజసా త్వయా వీరేణ వీరభోభిష్యామృతం యతః క్షరాణో అభివార్యం ప్రవాజబిందోరిష్టదిశిషా సన్వాజసారిషీః ప్రతావేదాన ఆయుధా తంగేర్భిర్వాజమేఖయం పూనానం వాసరామసి సోమంజనస్య గోపాతిం విశ్వోయస్య భ్రతేజనో దాధారధర్మనస్పతేః పునానస్య ప్రభువాసోః అసర్జిరథ్యో యథా పవిత్రే సంభో సుతః కాష్మన్ వాజీర్ణ్యక్రమీత్ సవన్నిస్వామజాగ్రేభ్యః పవస్వదేవీరతి అభికోశం మధుస్తుతం సరోజ్యోతిం త్రిపూర్యమవమానవిరోచయ తద్వేదక్షాయనోహిను శుంభమానరితాయుభిర్భజ్యమానోగభస్త్యోః పవదేవారే అవ్యయే స విశ్వాదాసుషేవ సుసోమో దివ్యాని పార్థివ పవతామాంతరిక్ష్యా ఆదివస్పృష్టమస్వయుర్గభ్యజుః సోమరోహసి వీరజుస్త వసస్పతే స సీతయే వృషా సోమ పవిత్రే అరుడతి విఘ్నం రక్షాంసి దేవయో స పవిత్రే విలక్షణో హరిరరుడతి ధన్వసి అధియోనిం కలిక్రదత్ స బాజీరోచనాదివ పవమానో విధావతి రక్షోహావారమవ్యయం సకృతశ్చాధిపవమానో అరోచయత్ రామిభిః సూర్యం సహ సవృత్రహావృఢా సుతో వారివో విదదాభ్యః సోమో వాజామివాసరత్ స దేవః కవినేషితో ఓభిద్రోణా నిధావతి ఇందురింద్రాయ మంగనా ఏషభుస్య వృడారథో వ్యోవారేభిరర్షతి గచ్చన్ వాజం సహస్రుణం ఏదం ధృతస్తజోష నోహరిం యన్ పంచద్రిభిః ఇందుమింద్రాయ పీతయే ఏదం జం హరితో దశమర్భజ్యంతే అపశ్యుపాః యాభిర్మదాయ శుంభతే ఏషస్య మానుషీష్వాసేనో న భిక్షుసీదతి గచ్చన్ జారో న జోషితం ఏషస్య మధ్యోరసో వాచష్టే దివశిశుః యయం దుర్వారమావీషత్ ఏషస్య పీతయే సుతో హరిరర్షతి ధన్వసిః క్రందన్యోనిమభిప్రియం ఆసురర్హన్మతే పరిప్రియేణ ధామ్నా యత్ర దేవాదితి బ్రవన్ పరిష్కృణ్వన్నరిష్కృతం జనాయ జాతయన్విషాః వృష్టిం దివః పరిశ్రవ సుతయేది పవిత్ర ఆద్విషిం దధానమోజసా విచక్షా నో విరోచయన్ అయం సయో దివస్పరీరభుజామా పవిత్ర సింధోర్వాక్షరత్ ఆవివాసన్వరావతో అథో అర్వావత శ్రుత ఇంద్రాయ శిచ్యతే మధు సమీచీనా దోషద హరిం యన్ పంచద్రిభిః యో నావృతస్యాసీదత పునానో అక్రమీదభిస్వామిధో వితర్షణిః శుంభంతి విప్రం ధీతిభిః ఆయోనీ మరుణోరోహగమలింద్రం వృషా సుతః ధ్రువే సదసి సీదసి నూనో నయం మహాలిందోస్మభ్యం సోమ విశ్వదాః ఆపవస్వసహస్రణం విశ్వాసోమపవమానద్యుమ్నానీందవాభర విదాసహస్రణీరుషాః స నః పునాన ఆభరరయం స్తోత్రే సువీర్యం జరితుర్వర్ధయా గిరాః పునానయందవాభర సోమద్విమర్హసం రయం వృణన్నిందోరముఖ్యం ప్రజేరాభూర్ణాయేరా అయాసో అక్రమో గ్రంథ కృష్ణామపద్మజం సుబిదస్య మనామహే నిషేదం దురావ్యం సాం సోదస్యోమం వ్రతం శృణ్వే విష్ణేరేవ స్వనః పవమానస్య సుష్మినాః చలనం జలిద్విజో దివి ఆపరస్వమహీమిషంగోవారిందోహిరణ్యవత్ అశ్వాభద్వాజావత్సుతః సపారస్వహిరణామహీరోదసీవృణ ఉషా సూర్యోనరశ్మిభిః పరీనశ్చాధారాయా సోమవిశ్వదాః సదా రసేవాభిష్టవం జనయన్ రోచనాదివోజనయన్ నత్సు సూర్యం పదానోగా అపోహరీః ఏడ ప్రత్నే నమన్మానా దేవో దేవేభ్యస్పరి ధారయా పోలదే సుతః ఆదిధానాయూర్వాయేవం దేవాయ సాధయే సోమాః సహస్రపాదసః దుగానః ప్రత్నమిత్తయః పరిక్రే పరీక్షిచ్యతే క్రందం దేవాజీజగత్ అభివిష్టాభిదేవా సోమ పునానో అర్షతి గోమన్న సోమ వీరవరస్వాజవత్సుద పవస్రీరా యో అద్య ఇవ మృజ్యదే గోభిర్మదాయత తంగేర్భిర్వాసయామసి తన్నో విశ్వాశుభోగిశృంభి పూర్వసా ఇందుమింద్రాయ పీతలే పునానోయాదిహర్యత సోమో గేర్భిః పరిష్కృత విప్రస్య మేధ్యాదిధే అపమానమిదాయమస్మభ్యం సోమశుశ్రియం ఇందో సహస్రభద్రసం ఇందురజోరవాజశక్కడి క్రంది పవిత్రీరేభయో అపస్వాజ సాధయే విప్రస్య గృణతో వృధే సోమరాశ్వసువీర్యం భద్రం నో అభివాదయమనా.